9. జాగ్రత్ ప్రపంచం కూడా మనోరాజ్యమే. రాముడు, వశిష్ఠ మహర్షి, మీరు హిరణ్యగర్భుడికి పాంచభౌతిక దేహం లేదని, కేవలం మనోమయ దేహం ఉందని చెప్పారు. మనస్సు అంటే సంకల్పాలే కదా, పూర్వవాసనలే కదా. అలాంటప్పుడు ఈ హిరణ్యగర్భుడికి పూర్వకర్మలేవీ లేవని, అందువల్లే ప్రస్తుత కర్మలు కూడా లేవని, అందువల్లే మృత్యుదేవత ఆయన్ని పట్టుకోలేకపోయిందని ఎలా చెప్పారు? వశిష్ఠుడు, రామ, ఇక్కడ రెండు రకాల దృష్టికోణాలున్నాయి. మామూలు అజ్ఞజనుల దృష్టికోణం ఒకటి, వారి దృష్టిలో హిరణ్యగర్భుడనేది ఒక పదవి, ఒకనొక పుణ్యజీవి చేసుకున్న పుణ్యాలకు ఫలితంగా ఈ పదవి వస్తుంది. నీ ప్రశ్న కూడా ఈ దృష్టికోణానికి చేరిందే. దీనికి భిన్నంగా ఆ హిరణ్యగర్భుడి దృష్టికోణం ఒకటుంది. ఆ దృష్టి తత్వజ్ఞాన పరిపూతమైనది. ఆ దృష్టిలో ప్రపంచానికి ఎంత మాత్రమూ ఉనికి లేనేలేదు. అందుచేత ఆయన దృష్టిలో ఈ కనిపించే జగత్తు, దాని వెంట వచ్చే సంస్కారాలు, వాసనలు, సంకల్పాలు, మనస్సు, ఇటువంటివన్నీ కూడా కాలిన గుడ్డల వంటివి. దీనినే దగ్ధపటన్యాయము అంటూ ఉంటారు. దగ్ధపటన్యాయము అంటే ఏమిటంటే, పెద్ద మంటలో పెద్ద చీర పడేశామనుకోండి, చీర కాలిపోయినా ఆ బూడిద చీర మడతల ఆకారంలో అలాగే ఉంటుంది. అది చీరలాగా కనిపిస్తుంది, కాని చీర కాదు, బూడిదే. దూరం నుంచి చూసే చిన్నపిల్లలు అది చీరే అని భ్రమపడుతూ ఉంటారు. అనుభవం గల పెద్దలకు మాత్రం అది బూడిదగానే కనిపిస్తూ ఉంటుంది. అదే దగ్ధపటన్యాయము. దగ్ధపటం కాలిన వస్త్రము. హిరణ్యగర్భుడి దృష్టిలో తన యొక్క మనోమయ శరీరం కూడా దగ్ధపటం వంటిదే. కనుక ఆయన దృష్టిలో దానికి అస్తిత్వం లేదు. నేను నీకు బోధించింది ఈ దృష్టే. ఏ విషయాన్నైనా ఏ దృష్టితో మాట్లాడుతున్నామో ఆ దృష్టితోనే పరిశీలించాలిగాని, చెప్పేవాడిది ఒక దృష్టి, వినేవాడిది ఒక దృష్టిగా ఉండకూడదు. అజ్ఞానదృష్టి, జ్ఞానదృష్టి అని రెండు రకాల దృష్టులుంటే, వాటిలో జ్ఞానదృష్టే ప్రశస్తమైనది. కనుక నేను ఆ దృష్టితోనే నీకు బోధించాను. రాముడు, గురుదేవ, హిరణ్యగర్భుడంటే ప్రథమజీవి కదా. ఈ సృష్టిలో మిగిలిన జీవులందరికీ స్థూలదేహం ఒకటి, సూక్ష్మదేహం ఒకటి అని రెండు రకాల దేహాలుండగా, ఈ హిరణ్యగర్భుడికి మాత్రం ఒక్క సూక్ష్మదేహం మాత్రమే ఉండటానికి కారణం ఏమిటి? వశిష్ఠుడు, రామ, ఈ సృష్టిలోని జీవులన్నీ ఎలా జన్మిస్తున్నాయి? అవిద్య వల్ల జన్మిస్తున్నాయి. అవిద్య పంచీకృత పంచమహాభూతాలను సృష్టి చేస్తోంది. కనుక అవిద్య వల్ల పుట్టిన జీవులందరికీ పాంచభౌతిక శరీరం ఒకటి, సూక్ష్మ శరీరం ఒకటి అని రెండు ఉంటున్నాయి. హిరణ్యగర్భుడి యొక్క జన్మకు ఆయన అవిద్య కారణం కాదు. వెనుకటి సృష్టిజీవుల సమష్టి అవిద్య కారణం. అందువల్ల ఆయనకు అవిద్యాజన్యమైన పాంచభౌతిక శరీరం లేదు. సూక్ష్మమైన మనోమయ శరీరం మాత్రమే ఉంది. దీనినే ఆతివాహిక శరీరం అని కూడా అంటూ ఉంటారు. ఆయసర్వ్. 13. నీ స్వప్నలోకంలో ఉండే పంచభూతాలు నీ యొక్క ఉత్పత్తికి కారణం కాలేవు. నీ స్వప్నలోకంలో ఉండే పంచభూతాలు నీకు శరీరాన్ని కల్పించలేవు. ఎందుకంటే ఆ స్వప్నలోక పంచభూతాలన్నింటికీ మూలమైనవాడివి నువ్వే. అలాగే ఈ జాగ్రత్ ప్రపంచంలోని పంచభూతాలకు హిరణ్యగర్భుడు మూలం. కనుక ఈ పంచభూతాలు ఆయనకు శరీరాన్ని కల్పించలేవు. అందువల్లే ఆయన మనోమాత్ర శరీరుడు అని చెప్పాం. ఇంతకు హిరణ్యగర్భుడి యొక్క ఉత్పత్తిని గూర్చి ఎందుకు చెప్పాం? నీ స్వప్న ప్రపంచమంతా ఎలాగైతే నీ యొక్క మనోరాజ్యంలో ఉందో, అలాగే ఈ జాగ్రత్ ప్రపంచమంతా కూడా నీ మనోరాజ్యంలోనే ఉంది అని చెప్పడం కోసమే చెప్పా. ఈ చివరి వాక్యం శ్రీరాముని కొంచెం ఆలోచనలో పడేసింది. మొదట్లో ఈ జాగ్రత్ ప్రపంచమంతా హిరణ్యగర్భుడి స్వప్నమని చెప్పారు. ఇప్పుడేమో ఇది నీ మనోరాజ్యమే అంటున్నారు. ఇదొక చిక్కు హిరణ్యగర్భుడి యొక్క జన్మకు ఆయన అవిద్య కారణం కాదన్నారు. వెనుకటి సృష్టిలోని జీవుల సమష్టి అవిద్యే దానికి కారణం అన్నారు. అంటే హిరణ్యగర్భుడి యొక్క మనోమయ శరీరం ఏదైతే ఉందో అది ఆ జీవుల అవిద్యలోంచి పుట్టిందే ఉండాలి. ఆ జీవుల్లో కొందరు ఇప్పుడు జన్మించి ఉండాలి. కనుక వీరి అవిద్య కూడా హిరణ్యగర్భుడి యొక్క మనోమయ శరీర నిర్మాణానికి కారణమే అయి ఉండాలి. ప్రస్తుతం ఇక్కడ ఉన్న జీవుల యొక్క మనస్సులన్నీ వీళ్ల అవిద్య వల్ల ఏర్పడినవే కనుక ఇప్పటి ఈ జీవుల మనస్సులన్నీ కలసి సమష్టి మనస్సుగా చేస్తే అది హిరణ్యగర్భుడి యొక్క శరీరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది నిజమైతే ఇప్పుడు హిరణ్యగర్భుడి యొక్క మనోరాజ్యంలో తన యొక్క మనోరాజ్యం ఒక అంశ అవుతుంది. అంతేగాని అదే ఇది అనటం కుదరదు. అయినా వశిష్ఠ మహర్షి ఈ జాగ్రత్ ప్రపంచమంతా నీ మనోరాజ్యమే అంటున్నారు. కనుక మనస్సంటే ఆయన ఉద్దేశ్యం ఏమై ఉంటుంది ఆయన్నే అడిగి చూద్దాం అని శ్రీరాముడు సూటిగానే అడిగేశాడు. భగవన్ మనసో రూపం కీదృశం వద మే స్ఫుటం ఉడుట్ ప్రడొట్ సా 4:37. భగవన్ మనస్సు యొక్క స్వరూపం ఏమిటి నాకు స్పష్టంగా చెప్పండి అని అడిగాడు. ఈ ప్రశ్నతోనే 4వ సర్గ ప్రారంభమైంది.